పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగత్రో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ూర్యశ్చర్వాతమగ్నిర్వై స్వానరత్తం రత్తరణాత్మాశ్వస్యమేభ్యో పృష్టమంతరిక్షం జనం పృథివీపాజస్యం దృశ పార్శ్వే అవాంగరవిశ్వృతవృతభూంగాని మాతాశ్చార్ధమాసాశ్చ పర్వాణ్యహోరా ప్రాణిప్రతిష్టానక్షత్రాణ్యీని భూమాగ్నిసాన్నోహ్యగ్నిగతవో భుజాయ కృత్యక్లోమానశ్చ పర్వతాయశ్చ వనస్పతయశ్చ లోమాన్యుద్యోర్వాభ్యోనిం రోచం జఘనాభ్యో యద్విజృంభతే తద్విద్యోతతే యద్విధూనుతే తనయతి యన్మేహతి తద్వర్షతి వాచ్యవాపి. అహర్వాశ్వం పురస్తాన్ మహిమాన్ వైరాయత తస్య పూర్వే సముద్రే యోనీ రాత్రిరేణం వస్త్రాన్ మహిమాన్ వైరాయత తస్యాపరే సముద్రే యోనిరేతం వా అశ్వం మహిమానావభితస్వం బభూవదుర్హయో భూత్వానవహద్వాజీగం సర్వానర్వాసురానశ్వో మనుష్యాన్ సముద్ర బంధుస్సముద్రో యోని నైవేహ కించనాగ్రహాసీ మృత్యో నైవేదమాృతమాసనాయాసనాయాభిమృత్యుస్తన్మనోపృతాత్మీత్యామిశోచన్నచరస్తాచర ఆపోజాయం తాచతే వైమే తమభూమి తేవాత్తం తద్వేహమా అస్మై భవతి యేవేతత్తం వేద ఆవో మా అర్థస్తద్యదమాగ్నేతర ఆసీత్తమహన్యత సా పృథివ్యభవత్స్రాన్యత్తస్రాన్సత్యేజోదశో నిలవత్తాగ్ని సత్రేఘాత్మానం వ్యగురాదిత్యం తృతీయం వాయుం తృతీయజ్ఞే ప్రలేషప్రాణత్రేధావిహితస్తస్య ప్రాచీరిక్షుగౌచేన్మావసాస్య ప్రకీచీరిక్కుచ్చమశౌచాశౌచ సఖ్యౌ దక్షిణాశోవీచ పాశ్వేద్యో పృష్టమంతరిక్షం ధరణ్యమురేషో ప్రతిష్ఠితో ప్రతిష్టం విద్వాన్ సోమాయద్వితీయో మహాత్మాయేతి సమనసా వాసం మిథునగ్నే సమభవదశనాయా మృత్యుస్తేక ఆసీ సంవత్సరో భవన్నః పురాగత సంవత్సరనాదతమే కాలం సంకాలమభిపహ సంవత్సరస్తమేవతాలశ్చరస్తాదశిరసంజాతమభిజాదయాత్సానకగోత్తైవ భావవతు. సైక్షత ఇది వాయుమభిమగ్గస్యేకమీయోన్నం కరిష్య ఇది సతయా వాచా తేనాత్మనేరగ్నేర్వమస్యత ఇది పంక్తిం చచ్చో యజోగ్నేషి సామాని సందాగ్నేషి యజ్ఞాన్ ప్రజా పశూన్ స యజ్ఞదే వాసుజత అత్తగత్తుమద్రియత సర్వం వా అత్తీతి కరదిరేరతి త్వగ్నే సర్వస్తే సాభవతి సర్వమస్యాన్నం భవతి యదేవమేతరవితేరదిత్వం వేద సోపామయత భూయసా యజ్ఞేన భూయో యజేయేతి సోత్రాం యత్తపోతత్యత తస్య శ్రాం తస్య తత్తస్య యశో వీర్యముదగ్రామత్రాణావై యశో వీర్యం తత్రాణే సోత్రాం చేసి శరీరజ్ఞయితుమధ్యేత తస్య శరీరదేవ మనఃసీత్ ేద్యమ్యాత్మంగన సమభవ్యతస్వత్తేద్యమూదితేవాస్వేధస్వేధస్వేషవాష్టమేషంవేదయేదేవం వేదసమాదృద్దేవామన్యతద్యసం వత్తరస్యవహస్తాత్మన సర్వదేవత్యం ప్రోక్షితం ప్రాజాపత్యమాలభంత ఏకహాస్వమేధో ఏకతపతి తస్య సంవత్సర ఆత్మాయమగ్నిరక్తస్తస్యేనేలోకా ఆత్మానస్తావేకావత్తాస్వమేధో సో పునరేకైవ దేవతా భవతి మృత్యురేవాప పునర్మృత్యుంజయతి నైనం మృత్యురాత్మోసి మృత్యురస్యాత్మా భవత్యేకా ేవతనామేకోవతి దయాహ్రాజాయేవాచురాస్తలేకేష్పద్ధంతదేహదైవాతురూతేనాయా ఏహవాచముచుస్పన్న ముద్రాయేతి తేతి తేభ్యో వా ముదగాయభ్యో వాపి భోగత్సందేభ్య ఆకాయ్యత్కళ్యాణం వదతి కదాత్మేతే విదురమేన వైన ముద్రాత్తేష్యంతీతి తమభిద్యమాత్మనా విద్యంతయత్సపాత్మా దేవేదమప్రతిరూపం వదతి సదేవ సపాత్మా అతహస్ప్రాణముదుత్పన్నగాయేతిభ్య ప్రాణగుదగాయభ్య ప్రాణే భోగస్కందేభ్య ఆగాయభ్యకళ్యాణం జిఘ్రతి తదాత్మేకే విదురణేన వైనముద్రాత్రాత్యేష్యంతీతి సమభిద్యమాత్మనా విద్యంతయత్సమాత్మా దేవేదమప్రతిరూపం జిఘ్రతి సదేవ సపాత్మా అసహ చక్షుత్పన్న భుగ్గాయేతి తేతిభ్యక్షురుదరాయభ్యక్షి భోగస్కందేభ్య ఆగాయభ్యకళ్యాణం పశ్యతి తదాత్మానేతే విదురణేన వైన భుగ్గాత్రాత్యేష్యంతీతి సమభిద్వృద్యమాత్మనా విద్యం సయత్సపాత్మా దేవేదమప్రతిరూపం పశ్యతి సయేవ సపాత్మా అతర శ్రోత్రముదుత్పన్న భుగ్గాయేతి కథేతి తేభ్య శ్రోత్రముదగాయభ్య శ్రోత్రే భోగస్కందేభ్య ఆగాయభ్యకళ్యాణజ్ఞేషు తదాత్మానేతే విదురణేన వైన ఉద్గాత్రాత్యేష్యంతీతి సమవిద్వృద్యమాత్మనా విద్యం సయత్సమాత్మా ప్రతిరూపజ్ఞేషుణోతి సదేవ సపాత్మా అత మనభూతుస్పన్న ఉద్గాయేతి కథేతిభ్యో మన ఉదగాయభ్యో మనసి భోగస్కందేభ్య ఆగాయభ్యకళ్యాణజ్ఞసంకల్పయతి తదాత్మానేకే విదురణేన వైన ఉద్గాత్రాక్ష్యంతీతి సమభిద్వృద్యమాత్మనా విద్యంతపాత్మా దేవేదమప్రతిలోపజ్ఞే సంకల్పయతి సదేవ సపాత్మైవ సముకల్వే తాదేవత పాత్మభిరుపాదయన్నేవమేన పాత్మనా విద్యన్. అతహే మమాసంయమోచస్తన్నబుద్గాయేతి తథేతి దేభ్యయేష ప్రాణబుదగాయత్తేన వైన ఉద్గాష్యంతీతి తమభిద్ృద్యమాత్మనా విద్యక్షంస్తయ్వాద్వద్వద్వ సమానా విశ్వం చ వినేషు తతో దేవా అభవన్ పరాపురాభవత్యాత్మ పరాశ్చద్విషం రాతుల్యోభవతి యేవం వేద ఏోజక్వనుసోభోజోనలిక్తమసేత్యమాచేంతృతిశోయాస్యాంగిరకోంగానాగ్నేహి సాయేషాదేవతాదోర్నామదోరగ్రస్యామృత్యోరగ్నహవాస్మాన్మృత్యుద్భవతి యేవం వేద ేవతాత్మానృత్యుమపహత్యమగాంచకారదాత్మనో విన్యదాత్తస్మాన్న జనమియాన్నాంతమియాన్ నేత్వాత్మానృత్యులన్వవాయానీతి సాయేషాదేవతాత్మానృత్యుమపహత్యాసీనామృత్యుమత్యవహతి సమేవాచమేవ ప్రథమామత్యవగత్సాయమృత్యుమత్యముచ్యతసోమిరభవత్సోయమగ్ని పరేణ మృత్యుమతిక్రాంతో దీప్యతే అత ప్రాణమత్యవగత్సయమృత్యుమత్యముచ్యత సవాయురభవత్సోయం వాయు పరేణ మృత్యుమతిక్రాంత పవతే అత చక్షురత్యవహత్సమృత్యముచ్యత సమాదిత్యోభవత్సో సావాదిత్య పరేణ మృత్యుమతిక్రాంతస్తపతి అత శ్రోత్రమత్యవహత్తజ్జామృత్యుమత్యముచ్యతాదిశోభవద్దాయిమాదిశపరేణ మృత్యుమతిక్రాంతా అసమోత్యవహత్తజ్జామృత్యుమత్యముచ్యత సచంద్రమా అభవత్సో సౌచంద్ర పరేణ మృత్యుమతిక్రాంతోహవాయేన మే కాదేవతామృత్యుమతివహతి యేవం వేద అథాత్మనేన్నాద్యమాదాయ్యద్ధిన్నమద్యతేనేనైవ తదద్యత ఇహ ప్రతిష్టతి ఏదేవాహబ్రువన్నే తావద్వాయిదగ్నే సర్వైయదన్నం తదాత్మన ఆగాదీరనుమాస్మిన్నన్న ఆభజస్తేతి కే భైమాభిసంవితేతి తేతి తద్వే సమంతం పరిణ్యవిసంత తస్మాజ్జనేనాన్నమత్తిదేనైకాస్తృప్యంతే వద్వేహవాగేన స్వాభిసంవిసంతి భక్తాస్వానాగ్రశ్రేష్ట పురయేతాభవత్యన్నాదోధిపతిర్యేవం వేదయరుహైవం విదగ్రశ్రేష ప్రతిప్రతిర్భూషది నవైవాలం భార్యేభ్యోభవత్యేకమనుభవతి యోగైకమనుభార్యాం బుభూషతి నవైవాలం భార్యేభ్యోభవతి సోయాస్యాంగిరసోంగానాగ్నిరస ప్రాణో వా అంగానాగ్నిరస ప్రాణో హి వా అంగానాగ్నిరసస్తస్మాజ్యస్మాత్తస్మాత్రాంగాత్రామతి నదేవ తచ్చుష్యత్యేక హి వా అంగానాగ్నిరస ఏషవృహస్పతిర్వాగ్ైృహీతస్ పతిస్తస్మాృహస్పతి బ్రహ్మణస్పతిర్వాగ్వే బ్రహ్మ తస్యాయేష పతిస్తస్మాబ్రహ్మణస్పతి ఏషవుయేవ సామవాగ్వే సామేక సామస్తేతి తస్వామ్నస్సామత్వం యద్వేవ సమపృషిణా సమోమసకేన సమో నాగేన సమయేత్రిభిన్నోపై సమోనేన సర్వేణ తస్మాద్యేవ సామాస్నుతే సామ్నస్సాయుజ్జ్ఞేతలోకతాంజేయమేకస్సామవేద. ఏకముపాదీసత్రాణో వాత్రీరగ్నేసర్వముత్తబ్ధం భాగే గీతోచ్చ గీతాచేతి సముద్గీత తద్ధాపి బ్రహ్మదత్తస్థైకిమేయో రాజాన్వక్షయన్వాచాయ రాజామోద్భానం విపాకయతాద్యతితో జాంగిరకోన్నేన దగాయ దితి వాచా సత్రామేణ కో దగాయ దితి తస్య సామ్నో యస్వం వేద భవతి హాస్యస్వం తస్య వై స్వరయేవ స్వం తస్మాదాత్తిభ్యంకరిష్యన్ వాచి స్వరమిచ్చేతతయా వాచా స్వరసంపన్నయాత్తిభ్యం కుర్యాత్ తస్మాద్యజ్ఞే స్వరమంత్రం దిగృక్షంతరే వాచో యస్య స్వం భవతి భవతి హాస్యస్వం యేవమేతత్ సామ్నస్వం వేద తస్యైకస్య సాన్నో యస్సు వర్ణం వేద భవతి హాస్యసు వర్ణం తస్య వై స్వరదేవ సువర్ణం భవతి హాస్యసు వర్ణం యేవమేతత్ సాన్నస్సు వర్ణం వేద తస్యైకస్య సాన్నో యప్రతిష్టాం వేద ప్రతిగతిష్టతి తస్య వై వాగేవ ప్రతిష్టా వాచిః ఖల్వేషయేతత్ ప్రాణ ప్రతిష్ఠితో గీయతేర్న ఇత్యుహైకమాహుః అథాపవమానామేవాధ్యారోహస్త వై ఖలు ప్రస్తోతామ్రస్తౌతిదయ్రస్తూయాత్తరేగానిగతే దసతో మా హద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మామృతంగమయేతి సయదాహాసతో మా సద్గమయేతి మృత్యుర్వా అసత్సదమృతం మృత్యోన్మామృతంగమయా మృతం మాతుర్విత్యేవై కదాహ తమసో మా జ్యోతిర్గమయేతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోన్మామృతంగమయామృతం మాతుర్విత్యేవై కదాహ మృత్యోన్మామృతంగమయేతి నాత్రతిరోహితంగాని తేష్మాత్మనేమాగాయేత్తస్మాదు తేషు బలం గణీతయం కామం కామయేతద్వే విదుద్ధాత్మనేజమానాయ వాయం కామం కామయతేతమాగాయతి తద్వైకల్లోకజిదేవ నైవాలోక్యదాయ ఆశాస్తి ఏవమేతత్ సామ వేదా ఆత్మై వేదమగ్ర ఆదే పురుషవిధత్వోను వీక్షణ్యదాత్మనోపశ్యత్వోహమస్మీగ్రే వ్యాహరత్తోహన్నామాభవత్తస్మాధ్యేకర్యామంత్రితోహమయమిత్యేవాగ్రముత్వాసాన్యన్నామ ప్రభ్రూతే యజస్య భవతి సయత్పూర్వోస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ స్వాత్మన ఔషత్తస్మాత్పురుషవోషదివైపతయోస్మాత్పూర్వోషదివేం వేదా సోమిభేత్తస్మాదేతాభేతి సహాయమీక్షాంచక్రేయన్మదన్యన్నాస్తి తస్మాన్నుభేమీతి తదయేవాస్యవయవ్యీయాయ తస్మాద్వ్యవేక్ష్యద్వితీయాద్వైవయం భవతి స వైనై వరేణే తస్మాదేకాపీ నరమతే తద్వితీయమేత్సత్సహైకావానాశయత్రీకుమాత్మానం వేధావాదయత్త పతిశ్చ పత్నీకాభవతాం తస్మాది తమద్ధమృగలవివస్వ ఇతి తస్మాదయమాకాశస్త్రియాగోవర్యతమవత్తమనుష్యాజాయంతా సోహేయమీక్షాంతక్రేతన్నమాత్మనయే వజనయిత్వా సంభవతి హంతతి రోసా నీతి సాగో ఇతరస్తాజ్ఞే సమేవాభవత్తతో గావో జాయంత బలభేదరావవద్దత్తగ్రహీ ఇతరాభవద్వస్తరో నిరితరామేత ఇతరస్తాభవజాయంతైవమేవృణమాభ్యస్తత్సర్వమసృజత ేదహం వాసృష్టిరగ్నేగ్నే సర్వమసృక్షీతి తత సృష్టిరవ సృష్ట్యాగ్నేవతి ఏం వేద అథేభ్యమంతత్సముకాచ్యోనేర్హస్తాభ్యాంచాగ్నిమసృజత తదుపజనలోమకమంతరతో లోమకాది యోనిరంతరతస్తమాహురముంజామున్యేకైకం దేవమేతస్యైవ సాృత్యేక సర్వే దేవా అసయత్కించేదమాభ్యం తద్వేదసో సృజత తదు సోమయే తావద్వాయిదగ్వేదర్వమన్నైవాన్నాదస్య సోమయే వాన్నమగ్నిరన్నాదశ్చైషా శ్రేయసో దేవానసృజతాపయన్ మత్స్తన్నలతానసృజత తస్మాదృష్ట్యాగ్నేహాస్తి ఏం వేద అద్వేదంతస్యం వ్యాకృతమాసీయత్తన్నామలోపాభ్యామేవం వ్యాక్రియతాసౌ నామాయమిదగ్నేపయితి తదేకైహ ప్రవిష్టమానఖాద్వేభ్యో యథాక్షురక్షురథా నేవ హితస్యాద్విశ్వంభరో వా విశ్వంభరకులాయేతన్న ప్రాణోనామభవతి పదన్వాత్ప్రశ్యద్యత్రశృణ్వన్నోత్రన్వన్వానోమనస్తాన్యేకాని కన్మనామాన్యేవ్యోతయేకైకమువాస్తేన సమేతృష్ణోేతయేకైకేన భవత్యాత్మేత్యే భోపాసీతాత్రేతే సర్వేకం భవంతి తదేతత్పదనీయ మాత్మానేనేతత్సర్వం వేదయతాహ వైపదే నామవిందేరే వంకీయక్లోకం విందతే వేద రేతత్రేయపుత్రేయోత్తేయోన్యస్మాత్సర్వస్మాదంతరకరణ్యగయమాత్మాయోన్యమాత్మనస్ప్రియం పూర్వామం బ్రూయాత్ప్రియజ్ఞేరోహతైవ్యాదాత్మానమేవ ప్రియముపాసీత సయ ఆత్మానమేవ ప్రియముపాస్య ప్రియం ప్రమాయుకం భవతి ప్రాహుర్జ్రహ్మ విద్యయా భవిష్యంతో మనుష్యా మన్యంతే విముద్రహ్మాేభ్యస్మాత్తమవతి బ్రహ్మవాయిదమగ్రహాసీయత్తదాత్మానమేవేదహం బ్రహ్మాస్మీతి తస్మాత్తమవత్తద్యోయో దేవానా ప్రత్యరుధ్యతేవ తదభవత్తర్షీణ్యాం తద్ధైతత్పశ్యన్ విశర్వామదేవ ప్రతిదేహం మనురభవజ్ఞే దూర్యస్యేతి కవిదమప్యే తర్హి ఏం వేదాహం బ్రహ్మాస్మీతి ే సర్వం భవతి తస్యహ నదే వాచ్యనాభూత్యాశతనాస్యేతాభవత్యోన్యాందేవతాముపాస్మోహమస్మీతి నేత యథాపశురేవేవానాథావైవహవసవో మనుష్యం పుంజురేవేకైక పురుషో దేవాన్ పునచ్చేకస్మిన్నేవసావాది యమానే ప్రియం భవతి కిముపభుషు తస్మాదేహాం తన్న ప్రియం యదే తన్మనుష్యా విద్యుః బ్రహ్మవాయిదమగ్రహాసీదేకమేవ తదేకజ్ఞే సన్నవ్యభవత్తేయో రూపమత్తే క్షత్రణీంద్రోవరుణస్తోమోరుద్రపర్జన్యోయమో మృత్యువీసామీ తస్మాక్షత్రాత్పారంగాస్తి తస్మాత్ బ్రాహ్మణ క్షత్రియమధత్తాయూయే క్షత్రేవ్యసోదాక్షత్రస్యోనిర్యద్బ్రహ్మ తస్మాద్యవి రాజా పరమతాం గచ్చతి బ్రహ్మైవాంతరముపనిశ్రయతి స్వాయోనీయేనజ్ఞేనక్తి స్వాజ్ఞేతయోనిమిచ్చతి స పాపీయాం భవతి యథా శ్రేయాజ్ఞేతజ్ఞేషి సనైవ్యభవత్సమతిజతయాన్యేతాని దేవజాతాని గణసహాఖ్యాగంతే వసవోరుద్రా ఆదిత్యా విశ్వే వామరుత ఇతి సనైవ్యభవత్సౌవ్రం వన్నమసిజత పూషణమియం వై పూషే యజ్ఞేదజ్ఞే సర్వం పుష్యతి యమిదం కించ సమీవ్యభవత్తేయోపమత్యర్మం తదే తత్రత్యక్షత్రయ్యద్ధర్మ తస్మాధర్మాత్మాస్యసో అవలీయాన్ బలీయాజ్ఞేతమాసజ్ఞేతతే ధర్మేణ యసారాజ్ఞేమయ్యో వైకధర్మ సత్యం వైకస్తస్మాత్ సత్యం వదంతమావద్ధర్మం వదతీతి ధర్మం వా వదంతజ్ఞే సత్యం వదతీత్యే ఏతదుభయం భవతి తదేతద్బ్రహ్మక్షత్రం విక్షూర్జరగ్నిషు బ్రహ్మా భవద్బ్రాహ్మణో మృష్యేషు క్షత్రియేణ క్షత్రియో వైశ్యేన వైశ్యశూద్రేణ శూద్రస్తస్మాదగ్నావేషు లోకమిచ్చంతే బ్రాహ్మణే మృష్యేష్ేతాభ్యాభ్యాం బ్రహ్మా భవదశయోహవాహస్మాల్లోకాల్లోకమే ప్రాప్తైతి సహేనమవితో నవులక్తి వేదోపాలనోక్తోన్యద్వాతం వాకృతం యది సవా అప్యనేవం విన్మః పుణ్యం కర్మ కరోతి తద్భాస్యాం తతక్షీయత దేవాత్మానమేవ లోకముపాసీత యహాత్మానమేవ లోకముపాస్తేన ఆస్య కర్మ క్షీయతే స్మాద్దేవాత్మనో యజ్జామయతే తత్తసృజతే అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకస్య యద్యుహోతి యద్యజతే తేన దేవానాం లోకో యదనుబ్రూతే తేన ఋషీణామత యద్విభ్యో నృణాతి యత్ర జామిచ్చతే తేన ఋషీణామత యన్మనుష్యాం వా సజతే యదేభ్యోషణం దదాతి తేన మనుష్యానామత యత్వసభ్యశ్రిమోదకం విందతి తేన పశూనాం యదస్యేషు స్వాపదాలయాభ్యశ్యాపి పీడితాభ్య ఉపజీవంతి తేన దేశాం లోకో యథాహవైస్తాజలోకాయ ఛేదే మగ్నేహైవం విదే సర్వాణి భూతాన్యరిష్టిమిచ్చంతి తద్వాజే తద్విది సంమీమాగ్నేసితం ఆత్మీవేదమగ్రహాసీదేతామయతజాయామేత ప్రజాయే జాతవిత్తం మే సదత కర్మ కురువీదేత్యేతామోనేనాతో భూయోవిందే తస్మాదత్తేతీకామయతే జాయామేత ప్రజాయే జాతవిత్తం మే సదత కర్మ కురువీదేతి ప్రజాపదత్తే ఏకైకం నప్రాప్నోత్యకృష్ణయేవతామన్మన్యతే తస్యకృష్ణతామనగేవాస్యాత్మా వాజాప్రాణప్రజాచక్రన్వానుసంవిత్తం చక్షుషాది తద్విందతే శ్రోత్రం దైవజ్ఞశ్రోత్రేణి తచ్చృణోత్యాస్మైవాస్య కన్వాత్మనాది కన్మ కరోతి సలేష పాంతోయుజ్ఞ పాంతఃపతు పాంతః పురుష పాంతమిదజ్ఞే సర్వం యజిదం కింద తదిదజ్ఞే సర్వమాప్నోతి యేవం వేద యత్తత్తాన్నాని మే భయా తపసా జనయత్పితా ఏకమస్య సాధారణం వేదే వాన భావయతి ఏమ్యాత్మనే కురు తవ శుభ్య ఏకం ప్రాయచ్చతి తస్మిన్నర్వం ప్రతిష్ఠితాణి యమాత్తాని నక్షీయంతేమానాని సర్వదా యోగైకాభక్షిం వేదసోన్నమత్తి ప్రతీకేన సదేవానతి గచ్చతి సూర్జముపజీవతీతి శ్లోకా తాన్నాని మే దయా తపసా జనయత్తి చేతి మే దయాసి తపసా జనయత్తి దైకమస్య సాధారణ విదీయమేవాస్య తత్సాధారణమన్నంజలిమధ్యచేత యజే పశుపాస్తేన సపాత్మనో వ్యావర్తతే నిష్ప్రగ్రహ్యేతద్వేదేవానభాజయతి హుతం చ ప్రభుతం చ తస్మాద్వేదేభ్యో జుహ్వరి చ ప్రజజుహ్వస్యోపాభుద్దరిశపూర్ణమ తస్మాన్నేత్తిరాజుకస్యాత్మృద్రేకం ప్రాయశ్చితి తత్తయ్రాయోగ్రే మనుష్యాచవస్రోపజీవంతి తస్మాత్మారంగాతృతం వైవాగ్రే ప్రతిలేఖయంచిత్తనం వానుభావయం చతవత్సంజాతమాహుతృజాతమితి తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నేతి వయసి హీనగ్నే సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణి యచ్చన తద్యమాత్సరం భయసాపునర్వృత్తిపరేవోతి పునర్వృత్తిమవజయత్యేం విద్వాన్ సంవగ్నేభ్యోన్నాద్యం ప్రయచ్చతి తస్మాత్ని నక్షీయంతేమానాని సర్వేతి పురుషో వా అక్షితి శరీరమన్నం పునఃపునర్జనయతే యో వైరామక్షి పురుషో వా అక్షి శరీరమన్నం ధియాధియాజనయతే కర్మభిర్నిర్దేకం నకుర్యాక్షీయేదోన్నమస్తి ప్రతీకే నేతి ముఖం ప్రతీకం ముఖే నేత్యేతత్తదేవానపి గచ్చతి స ఊర్ధముపజీవతీతి ప్రసర్గే సా ీణ్యాత్మనే కురుతేతి మనోవాచం ప్రాణం తాణ్యాత్మనే కురుతాన్యత్రమనాభూవన్నాదర్శనం మనసాస్్యేవ పశ్యసి మనసా శృణోతి కామః సంకల్పో విదిరిక్షాశ్రద్ధాశ్రద్ధాధీరధీయద్భీయద్భీత్సర్వం మన ఏవ తస్మాదవిపృష్ట ఉపస్పృష్ట మనసా విజానా ప్రాణోవానోవ్యానమృదానస్తమానో నేతత్సర్వం ప్రాణ ఏకన్మయో వాహయమాత్మాయోమనోమయ ప్రాణమయ ప్రయోకాయేతేవాయోకో మనోంతరిక్షలోక ప్రాణోసౌ లోక త్రయో వేదాయేతేవేదో మనోజుర్వేద ప్రాణస్థానవేద దేవాపితరో మనుష్యాయేతేవేవ మనఃపితర ప్రాణో మనుష్యా పితామా ప్రజేతలేవ మనలేవ పితామాతా ప్రాణ ప్రజా విజ్ఞాతం వినిజ్ఞాస్యమవిజ్ఞాతమేతేవ్యంచ విజ్ఞాతం వా తద్రూపం వాగ్ధి విజ్ఞాతా వాదేమం తద్భూత్ వినిజ్ఞాస్యం మనసత్తద్రూపం మనోభిజ్ఞాస్యం మనయేనం తద్భూత్వతి విజ్ఞాతం ప్రాణస్య తద్రూపం ప్రాణస్య విజ్ఞాత ప్రాణయేనం తద్భూత్వతి తస్వాచకృతిశరీరం జ్యోతిరూపమయమగ్నిస్తావత్యేవతి పృథివీ తావానయమగ్ని అథైతస్య మనసోద్యోశరీరం జ్యోతిరూపమసావాదిత్యస్తావదేవ మనస్సావదేవ్యోత్సావానసావాదిత్యస్తో మిథునగ్నే సమీతా తత ప్రాణోజాయత స ఇంద్రస్తేషో తపత్నో ద్వితీయో వైతపత్నో నాస్తపత్నో భవతి యేవం వేద ప్రాణశ్రామశరీరం జ్యోతిరూపమసౌ చంద్రస్తావానే ప్రాణశ్రావ్యహాస్తావానసౌచంద్రస్త ఏతే సర్వే ప్రసమాయోహైతానంతవసౌ పాస్తేంతమంతజ్ఞోహైతానంతానుపాస్తేంతజ్ఞే సలో సంజయతి సరే సంవత్సర ప్రజాపతి షోడశకలస్తాశ్రయే పంచదశకలాభ్యుదైవాచోడశీకరాసరాత్రిదేవాచ పూజ్యతే పచక్షీయతే సోమావాస్యాజ్ఞరాత్రిమేతయా షోడశ్యాకలయా సర్వమిదం ప్రాణభృతను ప్రవిశ్య తతప్రాతజ్జాయతే తస్మాదేతాజ్ఞరాత్రిం ప్రాణభృత ప్రాణన్న విచ్ఛిందృతలా అపతి యో వై సంవత్సర ప్రజాపతి షోడశకలోయమేవ సయోయమేవం విత్పురుషస్తమేవ పంచదశకలాశీకలా సవిత్యేనైవాచ పూర్యతే పచక్షీయతే తదేవన్నయ్యతయమా ప్రసర్విత్తం తస్మాద్యద్యమి సర్వజ్ఞానీయత ఆత్మనాభేద్ధీమతిష్టధినాగాదిత్యేవాహు అతత్రయోగామనుష్యలోకృలోకో దేవలోక యోజం మనుష్యలోకృత్రేణ ద్యోదాన్యేన కర్మణా కర్మణా పితృలోకో విద్య దేవలోకో దేవలోకో వైలోకానాశ్రేష్టస్తస్మాద్విద్యా ప్రసజ్ఞే సంతి అపాకస్తం ప్రత్యేష్యన్మన్యతే సపుత్రమాహస్తం బ్రహ్మస్వం యజ్ఞస్వం లోక ఇది సపుత్ర ప్రత్యాహం బ్రహ్మాహం యజ్ఞోహంలోక ఇది యద్వేదించానోక్తం తస్య సర్వస్య బ్రహ్మేత్యేకతాయేవైకేక విద్యాశ్చేతాజ్ఞసర్వేషాం యజ్ఞనిత్యేకతాయేవైకేకలోకాశ్చేతాజ్ఞసర్వేషాం ేతావద్వాయుతజ్ఞ సర్వే తన్మా సర్వజ్ఞోహునజలి తస్మాత్పుత్రమనుషిష్టం లోక్యమాసత్తస్మాదేన మనుషా సతి సదైవం విదస్మాల్లోకాత్రేయ్యథైవేవ్రాణేస్తపుత్రమావిసతి స యజ్ఞనేన కించిదక్ష్మయా కృతం భవతి తస్మాదేన జ్ఞ సర్వస్మాత్పుత్రోంచలి తస్మాత్పుత్ర నామ సపుత్రేణైవాస్మిల్లోకే ప్రతిష్టత్యతైనమేతే దైవా ప్రాణామృతా ఆవిశంతి పృథివ్యైనమగ్నేశ్చ దైవీ వా గావిషతి సా వై దైవీ వాజ్ఞయా యజ్ఞదేవ వదతి సత్తద్భవతి దివ్యైనమాదిత్యాశ్చ దైవం మన ఆవిశతి తద్వై దైవం మనోహేనానందేర భవత్యసో న శోచతి అభ్యస్తేన చంద్రమస్య దైవ ప్రాణ ఆవిశతి సమై దైవ ప్రాణో యత్సంచరగ్యాసంచరగ్యనం యతేతో నరిష్యతి సమేమం విత్సర్వేషాం భూతానామాత్మా భవతి యథైతా దేవతైవ్ఞతైతాం దేవతాజ్ఞ సర్వాణి భూతాన్యవంతే భగ్నేహైవం విదజ్ఞ సర్వాణి భూతాన్యవంతి యదు కించే మా ప్రజా మైవాన్ తద్భవతి పుణ్యమేవాం గచ్చతి నగ వైదేవాన్ పాపం గచ్చతి ప్రజాపతిర్హకర్మాణి సృజే తాని దృష్టాన్యోన్యేనాస్పద్ధంతమతిష్యామ్యేవాహమితి వాగ్ధ్యేద్రక్ష్యామ్యహమితి చక్షుశ్రోష్యామ్యహమితి శ్రోత్రమేవ మంధ్యాని కర్మాణి యథా కర్మ తాని మృత్యుశ్రమోపయేనే తాన్యాత్మోత్ మృత్యురవారుంగ స్వాత్రామ్యత్యేవ్రామ్యతి చక్షుశ్రామ్యతి శ్రోత్రమథే మమే సమాత్మోద్యోగమ్రాణస్థాని జ్ఞాతం దద్భిదేయం వైనశ్రేష్ఠో యత్సంచరగ్గశ్చాసంచరగ్గశ్చనం గతచేతోరరిష్యతి హంతాస్యైవ సర్వే రూపమసామేతి భయేతస్యైవ సర్వే రూపమభవద్గస్తస్మాదేతేనాఖ్యాయంతే ప్రాణాయితి తేన హవావతత్కులమాశక్షతే యస్మిన్ కులే భవతి యగేవం వేదయముహైవం విదాస్పద్ధతేను శుష్యత్యను శుష్యహైవాంతతోమ్రియత నిత్యధ్యాత్మం అథాయువ సంజలిశ్యామ్యేవామిత్యద్యద్దేత్యామ్యహమిత్యాదిత్యోగాశ్యామ్యహమితి చంద్రమాదే మమన్యాదేవతాయతాదైవతజ్ఞేషయతేషాం ప్రాణానాం మధ్యమప్రాణయేవమేతాం దేవతానాం వాయుం రోచంత్యక్యన్యా దేవతానవాయుక్తైకానస్తమితా దేవతా యద్వాయుః అదైకశ్లోకో భవతి యతస్తో దేవి భూమ్యోక్తయ్యగచ్చతీతి ప్రాణాద్వాయేషు దేవి ప్రాణేష్టమేతి వందేవాశ్చక్రిరే ధన్మగ్నేవాద్యథవుస్రయితి యద్వాయే ముఖ్యద్భియంత తదేవాద్యకుర్వంతి తత్వాదేకమే మౌకసంచరే ప్రాణ్యాశ్చైవాన్మాత్మావృత్యులా యుత్తరే సమాపిపైతేనోయేతాయుజ్ఞేనలోకకాంజయతి ఇదం నామరూపం కర్మదేశాన్నాత్తమతోపి సర్వాణి నామాన్యుత్యంతే తదేశాన్యేదామైద్యు సర్వేయం నామభిస్తమేతదేశాన్ బ్రహ్మైద్యు సర్వాణి నామాని విభక్తి అసరూపాణాం చక్షురిత్యేతదేశాముక్తమతోపి సర్వాణి రూపాణ్యుత్యంతే తదేశాద్యేతామేతద్భి సర్వైరూపైస్తమేతదేశాం బ్రహ్మైతద్భి సర్వాణి రూపాణి విభక్తి అత కర్మనామాేతదేశాముక్తముతోపి సర్వాణి కర్మాణ్యుత్యంతే తదేశాగ్నేతామైతద్భి సర్వైర్కర్మభిస్తమేతదేశాం బ్రహ్మైతద్భి సర్వాణి కర్మాణి విభక్తి తదేతత్రయజ్ఞేతదేకమయమాత్మాత్మోకత్రన్నే తత్రయం తదేతరమృతజ్ఞేతే లక్షన్నం ప్రాణో వా అమృతన్నాడు సత్యంతా ధ్యానయం ప్రాణచ్ఛన్నః